బిల్లి పళ్ళు పుల్ల చిల్లి పిగ్గ పలికిన ఓ మైనా మైనా, కిల్ల కిల్ల నగవుల వల్ల పుల్లు చిలికిన ఓ మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తారా నిన్నుల విడిన సితారా, మిల్ల మిల్ల మెరిసిన తారా నిన్నుల విడిన సితారా, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిల్లి బిల్లి పలుకుల చిల్లి పిగ పలికినవో మైనా మైనా, కిల్ల కిల్ల నగవుల బలపులు చిలికినవో మైనా మైనా. అడగనులే చిరునామా మైనా మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపూవ తారాడే సిరిమూవ, తారలకే సిగపూవ తారాడే సిరిమూవ, పరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు కబు పలకవు మైనా ఏమైనా, జిలి బిలి పలుకుల చిల్లి పిగ్గ పలికిన మైనా మైనా. జిలిబిలి పలుకుల చిల్లి పిగ్గ పలికిన ఓ మైనా మైనా, తలకరి వలసుల మెనుగురు సొగసుల మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తారా నిన్నుల విడిన సితారా, గుడికి చేరని దీపం పడమటి సంధ్యా రాగం, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా, జిలిబిలి పలుకుల చిలి పిగ్గ పలికిన ఓ మైనా మైనా, తలకరి వయసుల మెనుగురు సొగసులది మైనా.